তাতা ভাবনা বা তাতা বাগুন্নাবা এম তাতা বাগুন্নাবা కంగారు గున్నావు కంగు తింటున్నావు కంగారు గున్నావు కంగు తింటున్నావు ముడుచుకోనున్నావు మూల కూర్చున్నావు తాత కంగారు గున్నావు కంగు తింటున్నావు ముడుచుకోనున్నావు మూల కూర్చున్నావు తాత బాగున్నావా ఏం తాత బాగున్నావా నిజాలు మెలి వేస్తూ వేళ్ళు నొక్కెడతాయి కసుబుసుమని చూస్తే కళ్ళెర్రబడతాయి నిజాలు మెలి వేస్తే వేళ్ళు నొక్కెడతాయి కసుబుసుమని చూస్తే కళ్ళెర్రబడతాయి విసురుగా నడిచేవు కాలు జారి పడతావు విసురుగా నడిచేవు కాలు జారి పడతావు చేసిన దానికి చంపలేసుకొని వచ్చేయి మా దారి లేకుంటే గోదారి తాత బాగున్నావా ఏ తాత బాగున్నావా రాముణ్ణి ఎదిరించి రావణుడే అయ్యాడు కృష్ణుణ్ణి అదిలించి కంసుడు ఏమయ్యాడు నీకంటే గొప్పోళ్ళు నిరుగారిపోయారు నీకంటే గొప్పోళ్ళు నిరుగారిపోయారు నీకున్న గురువెంత నీకున్న బలమెంత మాదండు కదిలింద నీ పని గోవింద తాత బాగున్నావా తాత బాగున్నావా నాకు చూస్తానని రంకెలు వేశావే ఊరంత నాదేనని విర్రవిగిపోయావే నాకు చూస్తానని రంకెలు వేశావే ఊరంత నాదేనని విర్రవీగిపోయావే వచ్చాను మనగాన్ని వరసకు మనవణ్ణి తాతకు దగ్గులు నేర్పేదాకాన్ని దురపను నిన్ను నిలిపును తాత బాగున్నావా ఏ తాత బాగున్నావా తాత తాత తాత